సూక్ష్మక్రిములు పుస్తకం 10వ భాగం. అధికారులు పాశ్చర్ మాట విన్నారు. పథకం పనిచేసింది, పట్టు పరిశ్రమ నిలదొక్కుంది. సూక్ష్మక్రిముల వలన వ్యాధులు వస్తాయన్న విషయం ఇప్పుడు పాశ్చర్కి స్పష్టమైంది. వ్యాధి అంటు ద్వారా, అంటే ఒక ప్రాణి నుండి మరో ప్రాణికి వ్యాపించే గుణం కలదైతే అది సూక్ష్మక్రిమి మూలంగా వచ్చినదే. వ్యాధిగల ప్రాణి నుండి ఆరోగ్యవంతమైన ప్రాణిలోకి రోగక్రిమి ప్రవేశిస్తే వ్యాధి ఆరోగ్యవంతమైన జీవికి సోకుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా సూక్ష్మక్రిములు గాలి ద్వారా వ్యాపించగలవు, చేతుల ద్వారా కూడా వ్యాపించగలవు, విసర్జిత పదార్థం ద్వారా కూడా వ్యాపించగలవు. ఇవి కంటికి కనిపించనంత చిన్నవి కనుక అనారోగ్యం కలిగే వరకు అవి లోనికి ప్రవేశించినట్టే ఆ మనిషికి తెలియదు. ఇదంతా స్పష్టం చేసిన పాశ్చర్ వ్యాధికారక సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వ్యాధిని కలగజేసే సూక్ష్మక్రిములు ఎక్కువగా బ్యాక్టీరియానే. అసలు మామూలుగా మనం సూక్ష్మక్రిములుగా వ్యవహరించేది వీటినే. అయితే రోగాలు తెచ్చేది ఒక్క బ్యాక్టీరియా మాత్రమే కాదు, ఈస్ట్, ప్రోటోజువా మొదలైన తదితర సూక్ష్మక్రిములు కూడా రోగాన్ని కలుగజేయగలవు. సూక్ష్మక్రిముల వలన రోగాలు వస్తాయన్నది నిజమే. అయినా ప్రతి సూక్ష్మక్రిమి రోగకారకమైనదే అనడానికి లేదు. నిజానికి సూక్ష్మక్రిములలో చాలా చిన్న శాతం మాత్రమే ఇతర జీవాలకి హాని కలిగిస్తాయి. నేలలో, నీటిలో, గాలిలో నివసించే సూక్ష్మక్రిములు చాలా మటుకు హాని చేయనివే. వాటిలో ఎన్నో మనిషికి ఎంతో పనికొస్తాయి కూడా. కొన్ని బ్యాక్టీరియా మట్టిని సారవంతం చేస్తాయి, మరికొన్ని చచ్చిన మొక్కల్ని, జంతు కళేబరాలని కుళ్ళబెట్టి వాటిని వివిధ పోషకాల కింద మారుస్తాయి. ఆ పోషకాలు ఇతర మొక్కలకి, జంతువులకి ఉపయోగపడతాయి. అయితే మరో రకం వ్యాధులు ఉన్నాయి. ఇవి అంటు ద్వారా రావు, ఇవి సూక్ష్మక్రిముల వలన రావు. రోగం తెప్పించని సూక్ష్మక్రిములు ఉన్నా, సూక్ష్మక్రిముల వలన రాని రోగాలు ఉన్నా కూడా పాశ్చర్ కాలంలో తెలిసిన రోగాలలో చాలా మటుకు సూక్ష్మక్రిముల వలన వచ్చేవే. కనుక పాశ్చర్ తన సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు డాక్టర్లు దాని గురించి లోతుగా ఆలోచించసాగారు. అలాంటి డాక్టర్లలో ఒకరు ఇంగ్లీష్ దేశస్థుడైన జోసెఫ్ లిస్టర్. ఇతగాడు బ్యాక్టీరియాలని స్పష్టంగా చూపెట్టగల సూక్ష్మదర్శినిని నిర్మించిన వ్యక్తికి కొడుకు. పాశ్చర్ సిద్ధాంతం గురించి విన్న లిస్టర్కి సెమెక్లేస్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. బలమైన రసాయనాలతో చేతులు కడుక్కోవటం వలన చావులు తగ్గిపోవటానికి కారణం. ఈ రసాయనాలు చేతుల మీద ఉండే సూక్ష్మక్రిములని చంపేయటమే కావచ్చు. 1867లో లిస్టర్ తన తోటి డాక్టర్లు శస్త్రచికిత్స చేయబోయే ముందు తమ చేతులని, చికిత్స చేసే సాధనాలని బలమైన రసాయనాలతో కడగాలని నియమం పెట్టాడు. అంతకుముందు తరచూ ఆపరేషన్ విజయవంతమైన రోగులు జ్వరంతో మరణించేవారు. డాక్టర్లు తమ చేతులు, సాధనాలు కడుక్కోవటం మొదలుపెట్టాక అలాంటి చావులు ఆగిపోయాయి. 1870లో ఫ్రాన్స్ యుద్ధంలో మునిగిపోయింది. దేశభక్తిపరుడైన పాశ్చర్ యుద్ధంలో చేరాలని అనుకున్నాడు. కానీ అప్పటికే అతని వయసు 50 దగ్గర పడటంతో ఫ్రెంచి అధికారులు అతడు యుద్ధానికి అనర్హుడు అని చెప్పారు. పైగా అతడి సేవలు యుద్ధభూమిలో కన్నా ప్రయోగశాలలోనే ఎంతో అవసరం. కనుక పాశ్చర్కి ఆసుపత్రి బాధ్యతలు అప్పగించారు. బ్యాండేజీలని, సాధనాలని రసాయనాలతో శుభ్రం చేయమని డాక్టర్లని పాశ్చర్ ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా పాశ్చర్ ఎన్నో ప్రాణాలు కాపాడాడు.